ತಾಳಿ ಕಟ್ಟು ಶುಭವೇಣ ಬೆಡಲೋ ಕಲ್ಯಾಣ ಮಾಲಾ అందులో కాలం ఎరుగని మానుకటి ఆ అందాల మానులు ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒత్తిక కుదిరెనమ్మా ಕಟ್ಟು ಶುಭ ವೇಳ ಬೆಡಲೋ ಕಲ್ಯಾಣ ಮಾಲ ಏನಾಡು ಎದಲ್ತಕೋ ರಾಶಿ ಉನ್ನಾಡು ವಿಧಿ ಎಪ್ಪುಡು ಏನಾಡು ಎದಲ್ತಕೋ ರಾಶಿ ಉನ್ನಾಡು ವಿಧಿ ಎಪ್ಪುಡು ಶುಭ ವೇಳ ಬೆಡಲೋ ಕಲ್ಯಾಣ ಮಾಲ ತಾಳಿ ಕಟ್ಟು ಶುಭ ವೇಳ ಬೆಡಲೋ ಕಲ್ಯಾಣ ಮಾಲ ಏನಾಡು ಎದಲ್ದಕೋ ರಾಶಿ ಉನ್ನಾಡು ವಿಧಿ ಎಪ್ಪುಡು ಏನಾಡು ಎದಲ್ದಕೋ ರಾಶಿ ಉನ್ನಾಡು ವಿಧಿ ನಾಲ್ಕು ವೇದಾಲು ಬಲ್ಲಿಂಚು ಹರಿನಾಲು ಮಂತ್ರ కట్టు శుభవేళ నెడలో కళ్యాణమాల తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగా తలచెనమ్మా తాళి కట్టు శుభవేళ